నాలుగు, మాయ అంటే ప్లస్ పరిశుద్ధంగా ఉన్న సత్పదార్థం అవిద్య వల్ల హిరణ్యగర్భుడు లేక బ్రహ్మ అనే జీవిగా ఏర్పడింది అని ఇక్కడ చెబుతున్నారు. ఈ అవిద్యయే హిరణ్యగర్భుని బంధిస్తోంది అని కూడా చెబుతున్నారు. అవిద్య అంటే ఏమిటో చాలా చర్చ రాబోతోంది. దాన్ని అలా ఉంచి అవిద్య అంటే ఏంటో ఆధునిక దృష్టితో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. గణితశాస్త్రంలో అనే గుర్తు ఉంది, మనమంతా రోజూ దీన్ని వాడుతూనే ఉంటాం. ఇది మనకు అలవాటైపోయి దీని వ్యాకరణశాస్త్రంలోకి కూడా దించేశాం. రాముడు అతడు రాముడతడు పాఠశాలల్లో పాఠాలు చెప్పేస్తున్నారు. ఇంత బాగా అలవాటైపోయిన ఈకి అర్థం ఏమిటి, ప్లస్ అంటే ఏమిటి అని ఎవరైనా ఆలోచించారా? పోనీ ఇప్పుడు ఆలోచించండి. ఒకటి ఒకటి రెండు అన్నా. ఒకటి అంటే ఒక అరటిపండు అనుకుందాం. అరటిపండు పక్కన అరటిపండు పెట్టాం. ఒకటి ఒకటి అన్నా. ఇప్పుడు మొదటి అరటిపండులో మార్పు వచ్చిందా? రెండవ అరటిపండులో మార్పు వచ్చిందా? దేంట్లోనూ మార్పు రాలేదు. ఏ మార్పు రాకపోతే ఈ ప్లస్ అనే సంకేతం ఏమీ పనిచేసినట్లు, ఇది ఏ పని చేయకపోతే రెండు అనే అంకే ఎలా పుట్టినట్టు. మన కళ్ళ ఎదురుగా రోజు కనిపించే తర్క విరుద్ధాంశాలలో ఇదొకటి. దీన్నే మరో రకంగా తిప్పి చెప్పుకుందాం. రెండు అనే అంకే ప్లస్ వల్ల పుట్టింది, కాని ప్లస్ ఒక్కటి రెండు అనే అంకెను పుట్టించలేదు. అది ఒకటికి ఒకటికి మధ్య చేరినప్పుడు మాత్రమే రెండును పుట్టించగలదు. ఒకటికి ఒకటికి మధ్య ప్లస్ చేరడం అంటే ఏమిటి? అది మొదటి ఒకటిని ముట్టుకోలేదు, రెండవ ఒకటిని ముట్టుకోలేదు. అయినా సరే ఆ రెండు ఒకట్లు సన్నిధిలో ఉంటే చాలు, ఈ ప్లస్ అనే గుర్తు రెండు అనే అంకెను సృష్టి చేయగలదు. ఇదేమిటయ్యా, ఈ ప్లస్ దేనితోనూ సంపర్కం లేకుండానే రెండనే అంకెను సృష్టి చేయగలదా? అలా అంటే నమ్మవచ్చా? ప్లస్కి మొదటి ఒకటితోనూ రెండవ ఒకటితోనూ సంబంధం లేదన్నాం గాని దేనితోనూ సంబంధం లేదనలేదు. ఎవడైతే ఈ గణన క్రియ చేస్తున్నాడో వాడి యొక్క మనస్సుకు ఈ ప్లస్సుతో సంపర్కం ఉంది. ఇది అక్కడే వాడి మనస్సులోనే రెండు అనే భావాన్ని సృష్టి చేస్తోంది. రెండు అనేది అంకెగదా, భావమంటారేమిటి? కొంచెం ఆలోచించండి. రెండు అనేది నిజంగానే ఒక పదార్థమై ఉంటే అది దేన్నైనా ఆశ్రయించుకుని ఉండాలి. మన ఉదాహరణలో రెండు అనేది మొదటి అరటి పండును ఆశ్రయించలేదు, రెండవ అరటి పండును ఆశ్రయించలేదు. ఆ పళ్ళు పక్కపక్కన చేరేసరికి వీడి మనస్సులో రెండు పళ్ళు అనే భావన పుట్టింది. కనుక రెండు అనేది భావనే తప్పితే నిజమైన పదార్థం కాదు. ఈ భావనకు రేఖారూపం ఇస్తే రెండు అనే అంకే ఏర్పడింది. ఇంతకు చెప్పవచ్చిందేమంటే రెండు అనేది ఒక భావన, అది ప్లస్ అనే భావన వల్ల చూసేవాడి మనస్సులో జన్మిస్తోంది. కాగా ఈ ప్లస్ అనే భావన కూడా చూసేవాడి మనస్సునే ఆశ్రయించి ఉందని చెప్పక తప్పదు. అరటి పళ్ళేమో ఎదురుగా టేబుల్ మీద ఉన్నాయి, ఇదొక సెట్ సేట్. ప్లస్ అనే భావన, రెండు అనే భావన చూసేవాడి మనస్సులో ఉన్నాయి, అది మరో సెట్ సేట్. ఈ రెండు సెట్లను కలగాపులగం చేసి ఒకటి ఒకటి రెండు అనే ఈక్వేషన్ను లోకులు తయారు చేస్తున్నారు. ఆన్సర్ నాలుగు, ఎవరి ప్రభావం వల్ల ఈ కలగాపులగం జరుగుతోంది అని విచారిస్తే ఇదంతా ఈ ప్లస్ యొక్క ప్రభావమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే రెండు అనే భావన పుట్టక ముందు అక్కడ అరటిపళ్ళు, మనస్సు అనే అంశాలున్నాయి. అవి వేటికవి విడివిడిగా ఉన్నాయి. ప్లస్ అనే భావన ఉదయించాకే కలగాపులగ వ్యవహారం మొదలైంది. కనుక ఈ కలగాపులగానికి కారణం ప్లస్సే. కాగా ఈ ప్లస్ అనే భావన రెండు పనులు చేస్తోంది. ఒకటి, నిజానికి తను ఉన్నది చూసేవాడి మనస్సులో అయితే చూడబడే వస్తువును ఆశ్రయించి తాను ఉన్నట్టుగా నాటకమాడుతోంది. రెండు, రెండు అనే భావనను అది ద్రష్ట యొక్క మనస్సులో ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి ఎదురుగా ఉండే దృశ్య పదార్థంలో జరిగినట్లు భ్రాంతి కలిగిస్తోంది. లోకంలో ఎక్కడైనా సరే భ్రాంతి కలిగించే వస్తువును మాయా అని, గారడీ అని పిలుస్తుంటారు. గణితశాస్త్రంలో మనం చూసే ప్లస్సు నిత్య జీవితంలో మనకు కనిపించే మాయే. వేదాంత శాస్త్రం వారు మాయా అనే పదానికి మెలికలు తిప్పి తిప్పి చెప్పే అర్థాలన్నీ ఈ ప్లస్సుకు సరిపోతాయి. కనుక మాయ అంటే ఏమిటి అని గందరగోళపడేవారు మనం రోజూ వాడుకునే ప్లస్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే సరిపోతుంది.